చేరాలమ్మా పరువే కోరి చెయ్యెత్తి మొక్కాలమ్మా అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మలు వాడిపోని సిరులెన్నో పూలు పూచేటి కొమ్మ రెమ్మ గుమ్మ నేను కోరే ఆ తారా ఏది మీలోన భామ భామ భామ కలలు ఎన్నో ఉన్నా చూపే హృదయం ఒకటే ఉందమ్మా అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మలు మామా బామా తీరాన్ని చేరాలమ్మా పరువే కోరి చెయ్యెత్తి మొక్కాలమ్మా